పరమాణువుల గురించి ఎలా తెలుసుకుందాం? పుస్తకం 8వ భాగం. దీనిలో 3వ అంశం పరమాణువుల భారం. వివిధ మూలకాలలో ఉండే పరమాణువుల మధ్య తేడాలు ఏమిటి అని డాల్టన్ ఆలోచించాడు. లావోయిజర్, ప్రౌస్ట్ మరియు డాల్టన్ లాంటి వాళ్ళు చేసిన ప్రయోగాలలో వేర్వేరు పదార్థాల బరువులు తూచడం జరిగింది. బహుశా వేర్వేరు పరమాణు భారాలను తెలుసుకోగలమేమోనని ఈ ప్రయోగాల ద్వారా అనిపించింది. బహుశా అప్పుడు వివిధ పరమాణువు భారాలని పోల్చి చూడొచ్చు. ఒక్క పరమాణువునే తీసుకుని దాని బరువు కొలవాలంటే ఎవరూ చేయలేం, ఎందుకంటే పరమాణువును చూడటానికి కానీ లేదా దానితో పనిచేయాలన్నా కానీ పరమాణువు చాలా చిన్నది. అయినప్పటికీ వేర్వేరు పరమాణు భారాలను ఒకదానితో ఒకటి పోల్చవచ్చు. ఉదాహరణకు 1 గ్రాము హైడ్రోజన్ను 8 గ్రాముల ఆక్సిజన్తో కలిసి నీటిని ఏర్పరుస్తుంది. నీటిలో అతి సాధారణ పరమాణువుల అమరిక ఉంటుందని అనుకుంటే 1 హైడ్రోజన్ పరమాణువు 1 ఆక్సిజన్ పరమాణువుతో కలుస్తుంది. అంటే ప్రతి ఆక్సిజన్ పరమాణువు భారం ప్రతి హైడ్రోజన్ పరమాణువు భారం కంటే 8 రెట్లు ఎక్కువ ఉంటుందని దీని నుంచి ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. హైడ్రోజన్ పరమాణువు భారము 1 అయినట్లయితే ఆక్సిజన్ పరమాణువు భారము 8 అవుతుంది. హైడ్రోజన్ పరమాణువు భారమే కనుక మనకు తెలిసినట్లయితే ఆక్సిజన్ పరమాణు భారం మనకు తెలిసిపోయినట్లే. డాల్టన్ రకరకాలను కలిపి వాటి భారాలను పోల్చసాగాడు. హైడ్రోజన్ పరమాణు భారంతో పోల్చినప్పుడు ఇతర పరమాణువులు ఎంత ఎక్కువ పరమాణు భారాన్ని కలిగి ఉన్నాయా అన్న విషయాన్ని కూడా పరిశీలించాడు. దీనివలన అన్ని పరమాణువుల కంటే తేలికైన పరమాణువులతో హైడ్రోజన్ ఏర్పడిందని తెలిసింది. అయినప్పటికీ డాల్టన్ ఒక తప్పు చేశాడు. 1 హైడ్రోజన్ పరమాణువు 1 ఆక్సిజన్ పరమాణువుతో కలిసినప్పుడు నీరు ఏర్పడుతుందనే విషయం తప్పు. క్రీస్తు శకము 1800లలో అలెగ్జాండ్రో వోల్టా అనే ఇటలీ శాస్త్రజ్ఞుడు మొట్టమొదటి విద్యుత్ బ్యాటరీని తయారు చేశాడు. ఈ బ్యాటరీ విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేసింది. ఈ ప్రవాహం కొన్ని ప్రత్యేక పదార్థాల గుండా ప్రయాణించింది. 1 సంవత్సరం గడవకముందే విలియం నికాల్సన్ అనే ఇంగ్లీష్ రసాయనిక శాస్త్రవేత్త వోల్టా బ్యాటరీని కనుగొన్నాడని విన్నాడు. ఇతడు సొంతంగా 1 బ్యాటరీని నిర్మించాడు మరియు నీటి గుండా విద్యుత్ ప్రవాహాన్ని ప్రవహింపజేశాడు. విద్యుత్ ప్రవాహం వీటి గుండా ప్రవహించినప్పుడు నీరు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ లాగా విడిపోతుందని నికాల్సన్ కనుగొన్నాడు. ఇతడు ఈ 2 వాయువులను వేరువేరుగా సేకరించాడు. ఆక్సిజన్ ఉంచటానికి కావలసిన ఘనపరిమాణం కంటే హైడ్రోజన్ని ఉంచటానికి 2 రెట్లు ఘనపరిమాణం కావలసి వచ్చింది. క్రీస్తు శకము 1809లో జోసెఫ్ లూయిస్ గే లున్నక్ అనే ఫ్రెంచ్ రసాయనిక శాస్త్రవేత్త వాయువులు ఎప్పుడు ఘనపరిమాణాల నిష్పత్తులలోనే కలుస్తాయని మరియు ఈ ఘనపరిమాణాలను చిన్న పూర్ణాంకాలుగా రాయవచ్చు అనే విషయాన్ని కనుగొన్నాడు. నీటిని ఏర్పరచడానికి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లను కలిపినప్పుడు హైడ్రోజన్ ఘనపరిమాణం ఆక్సిజన్ ఘనపరిమాణానికి 2 రెట్లు, హైడ్రోజన్ క్లోరైడ్ని ఏర్పరచడానికి హైడ్రోజన్ మరియు క్లోరిన్లను కలిపినప్పుడు ఈ 2 ఘనపరిమాణాలు సమానంగా ఉన్నాయి. అమ్మోనియాని ఏర్పరచడానికి హైడ్రోజన్ మరియు నైట్రోజన్లను కలిపినప్పుడు హైడ్రోజన్ ఘనపరిమాణం నైట్రోజన్ ఘనపరిమాణానికి 3 రెట్లు. దీనినే మనం ది లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్ అనగా ఘనపరిమాణాల సంయోగ నియమం అని అంటాము.